ప్రత్యగ్నిరుషసస్యేకీతానో బోధి విప్రః పదవీః కవీనాం పృథుపాజాదేవయద్భిః సమిద్ధోపద్వారాతమసో వహ్నీరావః ప్రేద్వగ్నిర్వావృధే స్తోమే దుర్గేర్భిః స్తోతృణాం నమస్య ముక్తయైః పూర్వీర్ధస్య సందృతశ్చకారః సందూతమద్యోజుషసో విలోకే యజ్ఞర్మానుషేషు విక్ష్వా అపాంగర్భో మిత్రరితేన సాధన్ ఆహర్యతో జతః సాన్వస్థాదభూద్ విప్రోహవ్యామతీనాం మిత్రో అగ్నిర్భవతి యత్సమిద్ధో మిత్రో దావరుణో జాతవేదాః మిత్రోధ్వర్యీషిలోకమూనా మిత్రసింధూనాముత పర్వతానాం పాది ప్రియం రిపో అగ్రం పదం వే పాది జహ్వశ్చరణం సూర్యస్య పాదినాభా సప్తశీర్షాణమగ్ని పాతి దేవానాముపమాన విశ్వః రఘుశ్చక్రయీడ్యం చారుణామ విశ్వాని దేవో భజునాని విద్వాన్ సహస్రజర్మ ఘృతవత్పదం వేస్తదిదగ్నీ రక్షత్య ప్రయుచ్ఛన్ ఆయోనిమగ్నిర్ఘృతవంతమస్థాత్ పృథుప్రగానముసందముశానః ీద్యానశ్రుచర్విష్వక పునః పునర్మాతరానవ్యాసీక సద్యో జాతపోషధీభిర్వక్షేయీవర్ధంతి ప్రస్వో ఘృతేన ఆప ఇవ ప్రపదా శుంభమానాగురుషదగ్ని పిత్రోరుపస్థే ఉదృష్టుత సమిధాయో అద్యోష్మం దివో అధినాభా పృథివ్యా మిత్ర అగ్నిరేడ్యో మాతరిష్వాదూతోపక్షద్యజథాయదేవాన్ ఉదస్తంభీ సమిధానాకమృష్వోగ్నిర్భవన్నుత్తమోరోచనానాభ్యపరీ మాతరిష్వాగుహాసంతం హవ్యమాహం సమీధే ఇలామగ్నే పురుదం సంసలింగశ్వత్తమం భవమానాయ సాధ శ్యాన్న సూనుస్తనయో విజామాగ్నే సాతే సుమతిర్భూత్వస్మే ప్రకారవో మననవచ్చమానా దేవద్రీచీం నయతదే వయంతాః దక్షిణావాడ్వాజినీ ప్రాచ్యేదిహవిర్భరం జగ్నజే ఘృతాచీ ఆరోదసీ అవృణాజాజమానభుత ప్రవిద్ధాధను ప్రయజ్యో ఇవశ్చిదగ్నే మహిళా పృథివ్యా వచ్యంతాంతే వన్నాయ సప్తజిహ్వాః యోశ్చత్వా పృథివీ యజ్ఞియా సో నిహోతారం సాధయంతే తమాయ విశోమానుషీర్దేవయంతీ ప్రజస్వతీరీలతే శుక్రమర్తి మహాన్ సధస్తే ధ్రువానిషత్తోంతర్ధ్యాబామాహీనే హర్యమానః ఆస్క్రే సపత్నీ అజరే అమృక్తే సభర్దుఘే ఉరుఘాయస్య ధేను భ్రతాదే అగ్నే మహతో మహాజలవక్రద్వారోదసీ ఆతదంథ సంధూతో అభవో జాయమానస్త్వం నేతావృషభజర్షణీనా వాగేశినా యోగ్యాభిర్ఘృతశ్రువారోహీతాధురిధిష్వ అథావహదేవాన్ దేవ విశ్వాన్ సద్ధరాగృణి జాతవేదః ఇవశ్చిదాదే రుచయంత రోగాభుషో విభాతిరుభాసి పూర్వీ అపోయదగ్నభుసధగ్వనేషు హోతర్మంత్రస్య పనయంత దేవాః గురౌ వాజే అంతరిక్షే మదంతి దివో వాజే రోచనే సంతి దేవాః ఊమా వాజే సుగవాసో యజత్రాయే విరే రథ్యో అగ్నే అశ్వాః ఐభీరగ్నే సరథం యాహ్యర్వాంగ్నానారథం వా విభవో హ్యశ్వాహ పత్నీవదస్త్రం సదం త్రీంశ్చ దేవానరుష్వధమావాహమాదయస్వ సహోదాయస్య రోదసీచి దుర్వీ యజ్ఞం యజ్ఞమభివృధే గృణీతః రాజీరధ్వరే కష్టతః సుమేకే ఋతావీరుతజాతస్య సత్యే ఇలామగ్నే పురుదం సం సలింగాశ్వత్తమం భవమానాయ సాధ సూనస్తనయో విజావాగ్నే సాధే సుమతిర్భూత్వస్మే భద్రం నో అభీవాదయమనా హరి ప్రయ ఆరుశ్రీ పృష్టస్య దాసేర మాతరా వివిశు సప్తవాణీ పరీక్షితా పితరా సంచరేతే ప్రసస్రాతే దీర్ఘమాయు ప్రజక్షే జిభక్షసో ధేనవో విష్ణో అశ్వా దేవీరాతస్థో మధూ మద్వహంతి ఋతస్య త్వా సదా శిక్షేమయంతం పర్యేకాచరతి వర్తలింగౌః ఆసీమరోగస్సుయమాభవంతి పతిశ్చికిత్వా రాజివిద్రాజీనాం ప్రణీల పృష్టో అధసస్య ధాసేస్తావాసయత్పురుధ ప్రాదీకః మహిత్వాష్టమూర్జయంతీరజర్యంస్త భూయమానం వహతో వహంతి వ్యంగేభిర్దిర్యుదానః సధస్తనేకామివరోదసీ ఆవీవేశ జానంతి విష్ణో అరుడస్య సేవ ముదభ్రధ్నస్య సాసనేరణంతి ోరుచోరుచో రోచ మాలాజిలాజేషాం కన్యా మాహీ నాగీ ఉతో పితృభ్యాం ప్రపిదానుఘోషం మహో మహద్భ్యామనయంత సూషం వృక్షహయత్ర పరిధాన భక్తోరణస్వం ధామ జరితుర్వపక్ష అధ్వర్యుభిః పంచభిః సప్త విప్రాప్యం రక్షంతే నిహీతం పదం మే మదం చుక్షణో అజుర్యా దేవా దేవానామనయ వ్రతాగు దైవ్యాహోదారార్పసమాంజనంజే సప్త వృక్షాస స్వధయా మదంతి ఘృతం సంసంతృతమిత్తాసురణ వ్రతం వ్రతపాదీధ్యానా ృషాయంతే మహే అత్యాయ పూర్వీర్వృష్ణే చిత్తాయ రస్మయ సుయామా దేవాహోదం మంత్రతరస్తిహిత్వాన్నో దేవాన్ రోదసీయేహ వక్షి వృక్ష ప్రయజోద్రవిన సువాచస్సుకేతవ కుషసో రేవదూషు ఉదోజీదగ్నే మహినా పృథివ్యాః కృతం చిదే రసం మహేదసస్య ఇలామగ్నే పురుదం సం సలింగోశ్వత్తమం భవమానాయ సాధ స్యాన్నః సూనుస్తనయో విజావాగ్నే సాధే సుమతిర్భూత్వస్మే అంజంతి త్వమధ్వరే దే భయంతో వనస్పతే మధూనా దీవ్యేన యదూర్ధ్వస్తిష్ఠాద్రవీరేహ దత్తాద్యద్వాక్షయో మాతురస్యాపస్థే సమిద్ధస్య శ్రయమానః పురస్తాద్బ్రహ్మమన్వానో అజరం సువీరం భారే అస్మదమతిం బాధమానగుచ్ఛాయ స్వమహతే సౌభాగాయ ఉచ్ఛాయ స్వవనస్పతే వష్మన్ పృథివ్యా అధి సుమేది మీయమానో వచ్చోధారిజ్ఞమాహసే యువాసువాసాః పరివీతాగాత్ సముశ్రేయాన్భవతి జాయమానః తం ధీరాసః కమయమున్నయంతి స్వాధ్యో మనసా దేవయంతః జాతో జాయతే సుధినత్వే అహ్నాన్ సవర్యా విదధే వర్ధమానః పునంతి ధీరా అపసో మనీషా దేవయాభిప్రబుదీయర్తి వాచం యాన్వో నరో దేవయంతో నిమింగ్యుర్వనస్పతే స్వధీతిర్వా తదక్ష తేనేవాస్వరమస్తస్థిమాంసః ప్రజావదస్మేది దిశంతు రత్నం యే విఘ్నాసో అధిక్ష వినిమీతాసో యతశ్రూజః హేనోవ్యంతు భార్యం దేవత్రాక్షేత్రసాధసః ఆదిత్యా రుద్రావసవస్సు నీచాద్యవాక్షామా పృథివీ అంతరిక్షం సచోడసో నిజ్ఞమవంతు దేవా భూర్ధ్వం కృణ్వంత్వధ్వరస్య కేతుం హంసాయేవ శ్రేణిసో యథా నాః శుక్రావసా నాః స్వరవో నాగుః ఉన్నీయమానాః కవిభిః పురస్తా దేవా దేవానామపి యంతి పాథాః శృంగారాణీవేచ్ఛృంగినా సందదృశ్రే దశాళవంత స్వరవః పృథివ్యా వాహద్భిర్వామిహమే శోషమానా అస్మాకవంతు ప్రథమాద్యేషు వనస్పత శతవల్సో విరోగతకస్రవల్సా విభయం రూహేమ యన్వామయం స్వధీతిస్తేజమానః ప్రణినాయ మహతే సౌభాగాయ సఖాయస్వామృమే దేవం వర్తాస భూతయే అపాన్న పాదం సుభగం సుదీదీజిం సుప్రదోహర్తిమేహసం కాయమానో బలాత్వం యన్మాతృరజగన్నపః నరత్తే అగ్నే ప్రమృషే నివర్తనం యద్దూరే సన్నిహ భవః అతిదృష్టం వక్షితా దైవ సుమనాసి ప్రాణ్యేయంతి పర్యన్య ఆసతేషాం సఖ్యే అసి శ్రుతః జీవాం సమధిశ్రుధశ్వ దీవతీశ్చతాః అన్వీమవిందన్నిచిరాసో అద్రుహోత్సు సింహమీవ శ్రుతం సశ్రువాం సమి పద్మనాగ్నిమిచ్ఛాతిరోహితం ఐరం అయం మాతరిష్వాపరావతో దేవేభ్యో మథితం పరి అగృభ్రత దేవేభ్యో హవ్యవాహన నిస్వాన్యద్యజ్ఞాభిపాసి మానుషత భక్తత్వాయ విష్ట్య తద్భద్రం తవ దంసనాపాకాయ చిచ్ఛదయతి వాయజ్ఞే వసవః సమాస తే సమిద్ధమపి సర్వరే ఆయుహోతా స్వధ్వరం శీరం వామకసోజిషం ఆసుం దూతమ జిగం ప్రత్నమీర్యం సృష్టి దేవం స పర్యత త్రీణి సదాత్రి సహస్రాణ్యగ్నిం ధ్వంసశ్చ దేవానవ చాస పర్యన్ ఔక్షన్ హృదైరస్త్రేణన్ బలిరస్మాదిద్ధోతారణ్యసాదయంత స్వామగ్నేమనేషిణ సమ్రాజం చర్షణీనా దేవం మత్తాసయుంధతే సమధ్వరే త్వాం యజ్ఞేష్మృత్యుజమగ్నే హోతారమీరతే గోపాలతస్య దీదిః స్వేదమే సఖాయస్తే దదాసతి సమిధా జాతమేజసే సో అగ్నే ధత్తే సువీర్ఘం సపుష్యతి స కేతురద్భరాణామగ్నిర్దేవేభిరాగమత్ అంజానః సప్తహోత్రేభిర్హవిష్మతే రహోత్రే పూర్వం వచోగ్నయే భరత బృహత్ విమాం జ్యోతింషి బిభ్రతేన వేధసే అగ్నిం వర్ధంతు నో గిరో యథో జాయత ముఖ్యాః మహే రాజా యద్రవీణాయ దర్శతః అగ్నే యజిష్ఠో అధ్వరే దేవాన్ దేవయతే యజ హోతా మంత్రో విరాజస్య తిసృధాః సనః పావకదీర్యజ్యుమదస్మే సువీర్యం భవా స్తోత్రభ్యో అంతమస్వస్తయే తం త్వా విప్రావిపంజవో జాగ్రవాం సస్సమిన్ధతే అవ్యవాహవమర్త్యం సహో వృధం అగ్నిర్హోతా పురోహితోద్భరస్య వితర్షణిః సవేదయజ్ఞమానుషక్ సవ్యవాలమర్త్యముషిగ్ధూతస్తు నోహిత అగ్నిర్ధియాసమృణ్వతి అగ్నిర్ధియాసచేతతి కేతుర్యజ్ఞస్య పూర్వ్యః అర్థాంహ్యస్య ధరణి అగ్నిం శూనం సరస్వృతం తరాసో జాతమేజసం బన్హిం దేవా కృణ్వత పురజేత విశామగ్నిర్మానుషీనా తూర్ణీరథస్వ దానవాః సాక్వాన్ విశ్వా అభియుజః కతుర్దేవానామనుక్తః అగ్నిస్తు విశ్రవస్తమః అభిప్రజాం శివాః సాదాస్వాస్మోదిమత్యాః క్షయం భావకసోదిషః పరివిశ్వాసుధీతాగ్నేరస్య మమన్మాభిః విప్రాసో జాతవేదసః అగ్నే విశ్వాజేషు సమిషామహే త్వే దేవాసయేరీరే ఇంద్రాగ్నీ ఆగతం సుతం గీర్భిర్న భోవరేణ్యం అస్యవాతం ధిజేషిత ఇంద్రాగ్నేజ ఋతుస్సజాయజ్ఞోజీగాతిచేతనః అజాపాతమిమం సుతం ఇంద్రమగ్నిం క విచ్ఛదా యజ్ఞస్య జూత్యావృణే తా సోమస్యేహతృం పదాం దోషావృత్రహణాహువే సజిత్వానాపరాజితా ఇంద్రాగ్నివాజసాతమా ప్రవాహమర్చం జుక్షిణో నీథా విదో జరితారాః ఇంద్రాగ్నేయుష ఆవృణే ఇంద్రాగ్నేన మతిం పురో దాసపత్నీరధూనుతం సాగమేకేన కర్మణా ఇంద్రాగ్నే అపసస్వర్యమప్రయంతి శీతజాః ఋతస్య పథ్యా అను ఇంద్రాగ్నేతమిషాణీవాం సధస్తాని ప్రజాంసి చ యువో రప్తూర్యం హితం ఇంద్రాగ్నేరోచనాదివః పరివాజేషు భూషతః తద్వాంచేది ప్రవీర్యం ప్రమో దేవాయాగ్నజే వర్యుష్టమర్చాస్మై గమద్దేవేభిరాసనో జజిష్ఠో బరిహిరాసదత్ ఋతవాజస్య రోదసీ దక్షంసచం తభూతయాః అభిక్షమందస్తమీరతేతం స నిష్యంతో వాసే స జంతా విప్రజేషాం స యజ్ఞానామధారిణః అగ్నింతం వో దుపశ్య తదా తాజోవనీతామఘం స నః శర్మాణి వీతజేర్యచ్చదు సంతమా యతో నః ప్రశ్నమద్వసు దివిక్షిజిభ్యో అప్స్వా దీందివాం సమపూర్జం వస్వీభిరస్యతీతిభిః ఋక్వాన అగ్నిమింధతే హోతారం విష్పతిం దిశాం ఉదరో బ్రహ్మన్న విడ ఉక్తేషు దేవభూతమః శన్నః శోచామరుద్ధృతోగ్నే సహస్రసాతమః నూనోరాస్తు సహస్రవత్తోకమత్పుష్టిమద్వసు యుమదగ్నే సువీర్ఘం వరిషిష్ఠమనుపక్షితం ఆహోతా మంద్రో విదధాన్యస్థాత్ సద్యో యజ్వా కపితమస్స వేధాః విద్యుద్రదస్సహస్పుత్రో అగ్నిః శోచిష్కే స పృథివ్యాం వాజో అశ్రేత్ అజానితే నమ భుక్తిం జుడస్వరుతా వస్తుభ్యం చేతతే సహస్వః విద్వాన్ ఆవక్షి విజుషో నిషత్సి మధ్య బరిహిరూతయే యజత్ర ద్రవదాంత ఉషసా వాజయంతీ అగ్నే వాజస్య పథ్యాభిరచ్చ యత్సీ మంచంతి పూర్ణం భవద్భిరా బంధురే వతశ్చతుర్దురోణే నేత్రశ్చతుభ్యం వరుణ సహస్వోగ్నే విశ్వే మరుతః సుమ్నమర్చన్ యచ్చోదిషా సహతస్పుత్ర తిష్ఠా అభిక్షితే ప్రథయన్ సూర్యోన్ భయంతే అద్యర రిమాహి కామముత్తానహస్తానమసో వసద్య యజిష్ఠే నమనసా యక్షి దేవానశ్రేధతా మన్మనాభిప్రో అగ్నే త్వద్ధిపుత్ర సహసో విపూర్వేర్దేవ స్వయం ద్యూతయో వివాజాః ందేహి సహస్రుణం రజన్నో ద్రోభే నవచ సత్యమగ్నే తుభ్యం రక్షత విక్రతో యాజీమాదేవ వక్తాసో అధ్వరే అకర్మ త్వం విశ్వస్య సురథస్య బోధి సర్వం తదగ్నే అమృతస్వ దేహ పిపాచసా పృథునాసో సూచానో బాధస్వద్విషో రక్షసో అమీవాః సుశర్మాణో బృహదః శర్మాణి శ్యామగ్నేరహం సుభవస్య ప్రణీతౌ ఉషసోష్టౌ త్వం సూరపుదితే బోధి గోపాః జన్మే వనిత్యంతన జంజుషస్వ స్తోమం మే అగ్నే ఘన్వాసు జాత త్వం దృచక్షా వృషభాను పూర్వే కృష్ణాస్వగ్నే అరుషో విభాహి అసోమేషి చ పరిషిజాత్యం హృధీనో రాజభుసిజో జమిష్ట అశాలో అగ్నే వృషభో దీదేహి పురో విశ్వాస్ సౌభగాసం జిగేవాన్ యజ్ఞస్య నేత ప్రథమస్య పాయోజ్జాత వేదో బృహదః సుప్రణీతే అచ్చిద్ధా సర్వజరిత పురుణి దేవాంగచ్చాదీజ్ఞాన సుమేధా తోనసస్నేరవివక్షి వాజమగ్నే త్వం రోదసీన సుమేకే రమీ భయమృగభజిన్భవాజానగ్నే త్వం రోదసీన సుదోహే ఏవే భర్దేవ సురుచారుచానో మా నో మర్తస్య దుర్మతిః పరిష్ఠాత్ ఇలామగ్నే పురుదం సంసలింగోశ్వత్తమం గమమానాయ సాధ స్యాన్న సూనస్తనజో విజావాగ్నే సాతే సుమతిర్భూవత్వస్మే అయమగ్నిః సువీర్యస్యేసే మహస్సౌభాగస్య రాజయీశే స్వపత్యస్య గోమదయీశే వృత్రహతానాం ఇమం నరో మరుదస్తస్య తావృధం యస్మిన్ రాజస్య వృధాసః అభియే సంతి కృతనాసు దూఢ్యో విశ్వాః శత్రూ మాధభుః సత్వం నో రాజస్యేధ్వో అగ్నే సువీర్యస్య సువేద్యం నవరుషష్ఠస్య ప్రజాపాతో నమీవస్య సుష్మినాః చక్రర్యో విశ్వాభువనాభిసాసయిశ్చక్రర్దేవేష్వాదువాః మా దేవేషు యతీర్యాసం స ఉత నృణా మానో అగ్నేవాతయే మా వీరతాయీరీరథ మా గోదాయై సహతస్వక్రమానిజే భద్రేషాం స్యాగ్రేధి సద్ధిమాజస్య సుభగ ప్రజాపతోగ్నే బృహతో అధ్వరే సం రాజా భూజ సాదృజమయో భునాదు విద్యుం నయశస్వత సమిధ్యమాన ప్రథమానుధర్మాసమక్తుభిరజ్యతే విశ్వవారః సోదిష్కే సోఘృతనిర్నిపావకః సూయజ్ఞో అగ్నిర్యజథాయ దేవాన్ యథాయోత్రమగ్నే పృథివ్యా యథా దివో జాతవేదస్తి విద్వాన్ ఏవానేన హవిషా యక్షి దేవాన్మనుష్యద్యజ్ఞం ప్రతిరేవ మధ్య త్రీణ్యాయోంషి తవ జాతవేదస్తిస్ర ఆజానీ ఋషసస్తే అగ్నే తాభిర్దేవానామవో యక్షి విద్వానథా భవయజమానాయ సంయోః అగ్నిం సుదీతిం సుదృశం గృణంతో నమస్యామస్తేడ్యం జాతమేదః త్వాం దూతమరతిం హౌయవాహం దేవా గృణ్వన్నమృతస్య నాభిం యశ్చోదాపూర్వో అగ్నేయజీయాన్యితా చ సత్తా స్వధయా చ శంభుః తస్యానుధర్మప్రయజాచిగిత్వోధానోధాధ్వరం దేవవీతౌ భవానో అగ్నే సుమనాగుపేతౌ సఖేవ సఖ్యే పితరేవ సాధుః రుద్రహో వీక్షితయోజనానాం ప్రతి ప్రదీచిర్రహదాదరాదీః తమోష్వగ్నే అంతరాం అమిత్రాంతపాశం సమరారుషః పరస్య తపోవసోచికితానో అజిత్తాన్వితే తిష్ఠంతామజరా అజాసాః యుధ్మేనాగ్నయిచ్ఛమానో ఘృతేన జుహోమి హవ్యం తరసే బలాయ యావదీశే బ్రహ్మణా వందమాన ఇమాం ధియం సదశేయాయ దేవీ ఉచ్ఛోదిడా సవదస్పుత్రస్తుతో బృహద్వయస్య సమానేషు దేహి దేవదగ్నే విశ్వామిత్రేషు సంయోన్మన్మృజ్వాతే తన్వాంభూరి కృత్వా ఋధిరత్నం సుసమితర్ధనానాం సఖేదగ్నే భవసి యత్సమిద్ధ స్తోతుర్దూరోణే సుభగస్య రేవస్యుప్రాకలస్రాదిషేవ పూంషి అగ్నిం హోతారం ప్రవీణే వియేధే కృత్సం కవిం విశ్వమిదమూరం సోయక్షేవతీయాన్ రాజే వాజాయవనతే మఘాని ప్రతే అగ్నే హవిష్మజీమి యర్మ్యచ్ఛా సద్యుమ్నా రాజినీ ఘృతాజీ దక్షిణి దేవతాదిమురానస్సం రాతిభిర్వసూభిర్జ్ఞమశ్రేత్ సదేయీయసామనసాత్వోత ఉదశిక్షస్వపద్యస్య శిక్షో అగ్నే రాజోనృతమస్య ప్రభూతో భూజామదే సుష్ఠుతశ్చ వస్వాహ భూరే నిహిత్వేతధిరే అనీగాగ్నే దేవస్య గజ్జ భోజనాసః జింజవిష్టసర్థోజ్యం గజాసి యోతారమనజన్ విజేధే నిషాదయంతో నిరథాయ దేవా సన్నో అగ్నే విజయ బోధ్యతిశ్రవాంసిజేయినస్తనూషు అగ్నిముడతమస్మినాదధిక్రాంజోషిషో దేవన్నిరుత్తై సుజ్యోతిషో న శృణ్వంతు దేవా సజోషసో అధ్వరం వావసానా అగ్నేత్రీ దేవాజీ గాత్రీ షధస్తాతిస్రస్తే జిహ్వారితజాత పూర్వీ తిస్రభూతే తన్వో దేవవాతాస్తాభిర్న పాహి గిరో అప్రయుచ్ఛన్ అగ్నే భూరే నితవ జాతవేదో దేవస్వథా గోమృతస్య నామ యాశ్చ మాజా మాజినాం విశ్వమిన్వత్వే పూర్వీ సందః పృష్టబంధో అగ్నిర్నేతా భగాయి వక్షితీనాం దేవీనాం దేవఋతుపాహృతా వా సవృత్రః సనజో విశ్వమేధాః పరిషద్విశ్వాదేదురితా గృణంతం జిగ్రామగ్నిమృషసం చ దేవీం బృహస్పతిం చ వికారం చ దేవం అశ్వినా మిత్రావరుణా భగం చ వసూన్ రుద్రా ఆదిత్యా ఇహోవే ఇమన్నో యజ్ఞమృతేషు దేహీ వాహవ్యాజాతవేదో జుషస్వ శోకానామగ్నే మేధసో ఘృతస్య హోదప్రాసాన ప్రథమో నిషద్య ఘృతవంతః పావకతే శోకాశ్చోదంతి మేధసః స్వధర్మం దేవవీతయే శ్రేష్టం నో దేహి వార్యం తుభ్యం శోకాఘృతస్తుతోగ్నే విప్రాయసంత్య శ్రేష్ట సమిధ్యసే యజ్ఞస్య ప్రాపిత భవ తుభ్యం స్తోదం చద్ధిగో సజీవ స్తోకాసో అగ్నే మేధసో ఘృతస్య కవిసస్తో బృహత భానునాగా హవ్యాజూషస్వ మేధిర ఓదిష్టంతే మధ్యతో మేధముద్ధృతం ప్రతే వయం దామహే చోదంతి దేవసో స్తోక అధిక్వజి ప్రతిదాన్ దేవసో వీహి అయం సో అగ్నిర్యస్మ్యాన్ సో భవీంద్ర సుదం దధే జఠరే వావసాన సహస్రణం వాజమత్యన్న సత్యం స సమాన్ సంస్థూయేజాతవేద అగ్నేయత్తే దివివర్త పృథివ్యాం యదోషధీర్ష్వప్సాయ జత్ర ఏనాంతరిక్షముర్వాతసంధత్రేణస్య భారరన్నవో నిరక్షాః అగ్నే దివో అన్నమచ్చాజిగాస్యచ్చా దేవా మోజిగేధిష్ట్యాయే యారోచనే పరస్తాత్ సూర్యశ్చాపస్తాదుపతిష్టంతాపాః పురీష్యాసో అగ్నయః ప్రావణేభిః సజోషసః యుషంతాం యజ్ఞమద్రోణమీవాయుషో మహీః యామగ్నే పురుతం సం సలింగోః సస్వత్తమం భవమానాయ సాధ శ్యాన్న సూనస్తనయో విజావాగ్నే సాచేసు మతిర్భూత్వస్మే నిర్మాసిత సుధీత సధస్తే యువా కవిరద్ధరస్య ప్రణేత జూర్యస్వగ్నిరజరోవరేష్వత్రాదధే అమృతం జాతవేదాః మమంతిష్టాం భారత రేవదగ్నిం దేవశ్రవా దేవమాతః సురక్షం అగ్నే విపశ్య విగతాభిరాజేషాం నో నేతా భవతాదనుద్యూన్ దశక్షిపః పూర్వం సీమయీజనాన్ సుజాతం మాతృషు ప్రియం అగ్నిం స్తూయి దేవ భాతం దేవశ్రవో యోజనా నామ సద్వసీ నిత్వా దధేవరా పృథివ్యాయిలాజాస్పదే సూదినత్వే అహ్నాం దృఢద్వత్యాం మానూఢాపజాజాం సరస్వత్యాం ఏవదగ్నే దిదీహి ఇలామగ్నే పురుదం సం సలింగోః సరస్వత్తమం భవమానాయ సాధ శ్యాన్నః సూనుస్తనయో విజావాగ్నే సాతే సుమతిర్భూత్వస్మే అగ్నే సరస్వపృతన అభిమాతీరపాస్య దుష్టరస్తరన్నరాదీర్వర్చోధారిజ్ఞవాహసే అగ్న ఇలా సమిధ్యసే భీతిహోత్రోవత్యః యుషస్వసూనో అధ్వరం అగ్నేర్జుమ్నేన జాగృభే సహ సూనవాహుత ఏదం బరిహిస్స దోమమ అగ్నే విశ్వేభిరగ్నిభిర్దేవేభిర్మహయాగిరాః యజ్ఞేషు యవూచాజవాః అగ్నేదాదాశుషే రయం వీరవంతం పరీనసం శిశీహిన సూధుమతాః అగ్నే దివః సూనురసి ప్రచేతాస్తనా పృథివ్యా ఉత విశ్వవేదాః పృథగ్దేవాయజిగిత్వః అగ్నిశ్చనోతి వీర్యాణి విద్వాంసనోతి వాజమృతాయ భూషన్ సనో దేవాహవః పురుక్షో అగ్నిర్ద్యావా పృథివీ విశ్వజన్నే ఆభాది దేవీ అమృతే అమూరః క్షయన్వాజైః పురశ్చంద్రో నమోభిః అగ్నయంద్రస్త దాసుడో దురోణే సుతాపాసో యజ్ఞమిహోపాజాతం అమర్థంతాసోమపేయాయదేవా అగ్నే అపాం సమిధ్యసే దురోణేణిత్యః సూనో సహసో జాతవేదః సహస్రాణి మహయమానభూతి వైశ్వానరం మనసాగ్నిం నిజాయ్యాహవిష్మంతో అనుషత్యం స్వర్విదం సుదానం దేవం రథిరం వా సూజవో గీర్భీరణ్వం కూసికాసో హవామహే తాం శుభ్రమగ్నిమవసే హవామహే వైశ్వానరం వా దరిశ్వానముఖ్యం ేతాదే విప్రం శ్రోతారమదీతిం రఘుష్యతం అశ్వోన గ్రంథం జనేభిస్ సమిధ్యతే వై స్వానరః కూశికేభిర్యుగే యుగే సనో అగ్నిః సువీర్యం స్వస్యం దధాదురత్నమృతేషు జాగ్రీభిః ప్రయం దువాజాస్తవీషీభిరగ్రయః శుభే సంమిశ్రా ప్రభాదీరయుక్షత ృహలక్షో మరుతో విశ్వవేద స ప్రవే పయంతి పర్వతాభ్యా అగ్నిశ్రియో మరుతో విశ్వకృష్ణయాగ్రమవ జీమహే భయం తే స్వామినో రుద్రియా వర్షణిర్నిజ సింహానహేషక్రతమశ్రుతానవ రాతం రాతం గణం గణం సుస్తిభిరగ్నేర్భామం మరుతామోజ జీమహే ఋషాదస్మాసో అనవభ్రరాదసో గంతారో యజ్ఞం విదధేషు ధీరాః అగ్నిరస్మిజన్మనా జాతవేదా ఘృతం మే చక్షురమృతం ఆసమ్ అర్కస్త్రిధాతో రజసో విమానోజస్రో ఘర్మో హవిరస్మి నామ త్రిభిః పవిత్రైరపుబోధ్యా అర్కం ఘృతామతింజోగిరణ ప్రజానన్ వర్షిష్టం రత్నమృత స్వసాభిరాదిత్యా పృథివీ పర్య పశ్యత్ శతధారముత్సమక్షీయమానం విపస్థితం పితరం వక్తానాం మేలిం వదంతం పిత్రోరుపస్థేతం రోదసీ వివృతం సత్యవాచం ప్రభోవాజ అభిద్యవో భవిష్మంతో ఘృతాచ దేవాంజీగాదిశం నయుః ఈళే అగ్నిం విపస్థితం గిరా యజ్ఞస్య సాధనం సృష్టివానం ధితావానం అగ్నే సకేమతే భయం యమం దేవస్య వాజినః అతిద్వేషాం సితరేమ సమిధ్యమానోధ్వరే ఏగ్నిః పావకజేభ్యః శోదిష్కే సస్తమీమహే ప్రథుపాజావత్యో ఘతనిం నిక్స్వాహుతః అగ్నిర్యజ్ఞస్య హవ్యవాడ్ తం సవాధో యతస్రోజ ఇచ్ఛాధియా యజ్ఞవంతః ఆచక్రురగ్నిమూతయే హోతా దేవో అవత్యః పురస్తాదేతి మాయయా వితసాని ప్రచోదయన్ వాజీ వాజేషు ధీయతే ధ్వరేషు ప్రణీయతే విప్రో యజ్ఞస్య సాధనః ధియా చక్రే వరేణ్యో భూతానాం గర్భమాదధే యక్షస్య పితరం తనా నిత్వాదధే వరేణ్యం దక్షస్యేనా సహస్కృత అగ్నేషు దీర్ఘముషిజం అగ్నిం జంతుర మత్తుర మృతస్య యోగే వరుషాః నిర్ప్రావాజీ సమింధతే ఊర్జోనపాతమధ్వరేది దివాం సముపద్యవి అగ్నిమీళే కవిక్రతుం ఈరేణ్యో నమస్య స్థిరస్తమాంసి దరిశతః సమగ్నిరిధ్యతే వృషాః వృషో అగ్నిః సమిధ్యతే శోనదే వవాహనః తం హవిష్మంతయీలతే వృషణంత్వా వయం వృషం వృషణః సమే ధీమహి అగ్నేదీద్యతం బృహత్ అగ్నేజురస్ నో హవిః పూరోడాసం జాతవేదః భాతః సా వేధీయావసో పురోలా అగ్నేపచతస్తుభ్యం బాఘా పరిష్కృతః మంజూషస్వయమిష్ట్యా అగ్నేభిః పూరోడా సమాహూతం తిరో అంధ్యం సదా సూరస్య ధ్వరే హితః మాధ్యం దినే సవనే జాతవేద పురోడాస విహక వేజుషస్వ అగ్నే యక్వస్య తప భాగధేయం న ప్రవీణంతి విదధే రుధీరాః అగ్నే త్రిదీజే సవనే హి కాలీడ పురోడాసం సహసస్సు నవాహూతం అథా దేవేష్వధ్వరం వి పంచజాధారత్రవంతమృతేషు జాగ్రీవిం అగ్నే వృధానాహూతిం పురోళాసం జాతవేదః జుడస్వ తిరో అన్యం అస్తీతమధిమంతరమస్తి ప్రజననం కృతం ఏతాం విష్పత్రీమాభరాగ్నిం మంచామ పూర్వధా అరణ్యోర్నిహీతో జాతవేదా గర్భాజి వసుధీతో గర్భిణీషు ీడ్యో జాగ్రపద్భిర్హవిష్మద్భిర్మనుష్యేభిరగ్నిః ఉత్తారాజామపభరాజిగిత్వాన్ సద్యః ప్రవీతాభిరణం జాన అరుటస్తూ పౌరుష తస్య బాజయిలాజాస్పుత్రో భజుమే జనిష్ట ఇలాజాస్వాపతే భయం నాభా పృథివ్యాధి జాత వేదో నిధి మహ్యగ్నే హవ్యాయ వోఢవే మంచదానరః కవిమద్వయంతం ప్రచేత సమవృతం సుప్రతీకం యజ్ఞస్య కేతుం ప్రథమం పురస్తాదగ్నిం నరోజనయదాసుసేవం యదీమంతంది బాహుభిర్విరోచతే స్వరవాద్య ఋషోవనేష్వా చిత్రో నయావన్నశ్వినోరవీవృత పరివృణత్యస్మనస్తృణాదహన్ జాతో అగ్నిరోచతే చేతానో భాజీ విప్రః కవి సస్తసుదాను యం దేవాసీడ్యం విశ్వమిదం హవ్యవాహమదధురధ్వరేషు సీదహోదస్వభూ లోకే చిత్వా సాదయా యజ్ఞం సుకృతస్య యోనౌ దేవావీర్దేవాన్ హవిషాయ దాస్యగ్నే బృహద్యజమానేవ యోధా ృణోత ధూమం వృషణం సఖాయోశ్రేధంతయిత నవాజమచ్చ అజమగ్ని ప్రేతనాశాత్ సువీరోజేన దేవాసో అసహంత దస్యూన్ అయం తేజో నిర్ఋత్విజోయతో జాతో అరోజథాః తంజానన్నగ్నాసీదాసానో వర్ధయా గిరాః అనూనపాదుచ్యతే గర్భ ఆసురో నరాశంసో భవతి యద్విజాయతే మాతరి స్వాయదమీమీత మాతరివాతస్య సర్గో అభవత్సరీమణి సునిర్మథా నిర్మతిత సునిధానిహీత కవిః అగ్నే స్వధ్వరా వేణు దేవాన్ దేవయతే యజ అజీజనన్నమృతం మత్యాసో శ్రేమాణం తరణిం వేలుజంభం దశస్వసారో అగ్రవస్సమీతే పుమాంసం జాతమభిసంరభంతే సప్తహోదాసనకాతరోచత వాదురుపస్థేయదసో చదూధని అనిమేషది సురనో దివే దివేయత సూరస్య జఠరాదజాయత అమిత్రాయుధో మరుతామివ ప్రజా ప్రథమజా బ్రహ్మణో విశ్వమిద్విదుః యుమ్నవద్బ్రహ్మ కుశికాశయేరి రజకాయ గోతమే అగ్నిం సమీధిరే యదద్యత్వా ప్రయతి యజ్ఞే అస్మిన్ హోతశ్చిగిత్వో వ్రీడీమహేహ ధ్రువమాయా ధ్రువముదాసమిష్టా ప్రజానన్ విద్వా ఉపాయాయి సోమం భద్రం నో అపి వాదయమనాః ఓ